చింతామణిర్ లోక సుఖం సురద్రుః స్వర్గ సంపదం ప్రయచ్ఛతి గురుః ప్రీతో వైకుంఠం యోగి దుర్లభం ఇది అష్టమ శ్లోకః. చింతామణి ఇచ్ఛాపూర్తికరమణి. తాదృశీ మణి లోక సుఖం దదాతి. సురద్రుః నామ కల్పవృక్ష స్వర్గే స్థితః. స్వర్గ సంపదం దదాతి కింతు గురుః ప్రీతః ప్రయచ్ఛతి వైకుంఠమపి. యోగి దుర్లభం వైకుంఠం. ప్రయచ్ఛతి నామ దదాతి